సద్గురులే ధ్యాన సద్గురులే ధ్యాన సద్గురులే ధ్యాన సద్గురులే ధ్యాన ధరి రే మనా ధరి రే మనాకు సద్గురులే ధ్యాన ధరి రే మనా సద్గురులే ధ్యాన ధరి రే మనాకు సద్గురులే ధ్యాన వ్యర్థ కోర్ను కా జన్ము వ్యర్థ కోర్ను కా జన్ము వ్యర్థ కోర్ను కా జన్ము సోడి స్వాభిమాను వ్యర్థ కోర్ను కా జన్ము సోడి స్వాభిమాను వ్యర్థ కోర్ను కా జన్ము సోడి రే స్వాభిమాను వ్యర్థ కోర్ను కా జన్ము సోడి స్వాభిమాను ధరి రే మనాకు సద్గురులే ధ్యాన ధరి రే మనాకు సద్గురులే ధ్యాన శ్రేష్ఠ నర జన్మ దేవుడు ఘడో ఘడి జత్తా దుఃఖ శ్రేష్ఠ నర జన్మ దేవుడు ఘడో ఘడి జత్తా దుఃఖ శ్రేష్ఠ నర జన్మ దేవుడు ఘడో ఘడి జత్తా దుఃఖ శ్రేష్ఠ నర జన్మ దేవుడు ఘడో ఘడి జత్తా దుఃఖ చౌక జల్లారి జావకా జనాని తుక్కా శాంతి సమాధాన ధరి రే మనాకు సద్గురులే ధ్యాన ధరి రే మనా ధరి రే మనా ధరి రే మనాకు సద్గురులే ధ్యాన ధరి రే మనాకు సద్గురులే ధ్యాన విషయాంచె గోడ సుఖ సుఖ నైరే తెంచి దుఃఖ విషయాంచె గోడ సుఖ సుఖ నైరే తెంచి దుఃఖ విషయాంచె గోడ సుఖ సుఖ నైరే తెంచి దుఃఖ విషయాంచె గోడ సుఖ విషయాంచె గోడ సుఖ సుఖ నైరే తెంచి దుఃఖ దేహాచి కోర్ను కారాక దేహాచి కోర్ను కారాక సోడి రే అజ్ఞాన దేహాచి కోర్ను కారాక సోడి రే అజ్ఞాన ధరి రే మనాకు సద్గురులే ధ్యాన ధరి రే మనాకు సద్గురులే ధ్యాన గురునామ సంకీర్తన కెంచి మనా సంజీవన గురునామ సంకీర్తన కెంచి మనా సంజీవన గురునామ సదా పద నీదా దాని సాని సదాని పద మా పద గమరే మాగరే సా సాని సగరి గురునామ సంకీర్తన తెచి మనా సంజీవన గురునామ సంకీర్తన గురునామ గురునామ గురునామ గురునామ గురునామ గురునామ గురునామ సంకీర్తన తెచి మన సజీవన గురునామ సంకీర్తన తెచి మన సజీవన సుధాతనయ సత్యవచన సుధాతనయ సత్యవచన సుధాతనయ సత్యవచన నక అనుమాన సుధాతనయ సత్యవచన నక అనుమాన హరిరే మనకు సద్గురునే జ్ఞాన హరిరే సద్గురులే ధ్యాన ధ్యాన.